చక్కవు తెలుసుక చింత ముక్కలసి సుమయాంతరి బర్ ఔంబాలి మయు సురి లికు భూమి కదస సముద్ర హతిము Sejak kau hadirkan cintamu kasih, ku bertanya pada bumi dan langit, haruskah ku turuti rindu terpendam dalam angan-angan di dalam me.